రెండో కల్పనాత్యాగం. వశిష్ఠుడు, రామ, కల్పనలు పోతే శరీరమే పోతుందంటున్నావు. అసలు కల్పనలు అంటే ఏమిటి? దేహేంద్రియాది స్వరూపమైన ఒకనొక మాంసపిండం మీద నేననే భావన ఉండటమే కల్పన. దానిని విడిచిపెట్టి అఖండ బ్రహ్మభావనలో ఉండటమే కల్పనాత్యాగం. అంతేగాదు, ఈ దేహేంద్రియాదులతో సహా దృశ్య పదార్థాలన్నీ సత్యమే అనే భావనే కల్పన. ఈ సమస్తం పరమార్థ సత్యస్వరూపమైన పరబ్రహ్మకు రూపాంతరం అనే భావనే కల్పనాత్యాగం. దీనినే మరో రకంగా చెబితే పదార్థ స్మరణే కల్పన, పదార్థ విస్మృతే కల్పనాత్యాగం. ఇప్పుడు ఆలోచించు, ఈ కల్పన నీ దేహానికి ఆధారంగా ఉందా? దేహమే కల్పనకు ఆధారంగా ఉందా? నిశ్చయంగా దేహాన్ని బట్టి కల్పన వస్తోంది, కాని కల్పనను బట్టి దేహం రావడం లేదు. అందుచేత కల్పన పోతే దేహం పోతుందనుకోవడం హేతుబద్ధం కాదు. శ్రీరాముడు మరైతే దేహాన్ని కలిగించేది ఎవరు, నిలబెట్టేది ఎవరు? వశిష్ఠుడు. దాని పేరే ప్రారబ్ధం, అనగా పూర్వకర్మ. అది శరీరాన్ని కలిగిస్తుంది, నిలబెడుతుంది. అది ఖర్చైపోతే నువ్వు కల్పనాత్యాగం చేసినా చేయకపోయినా దేహం పడిపోతుంది. అది ఉన్నంతకాలము నువ్వు కల్పనాత్యాగం చేసినా శరీరానికి ఏమీ కాదు. పైపెచ్చు కల్పనాత్యాగం అంటూ చేస్తే జీవించి ఉన్నవాడే చేయాలి గాని మరణించినవాడు చేయలేడు. ఆయసర్ రెండు. నిజానికి కల్పనాత్యాగం చేస్తే చిత్తం ప్రశాంతం అవుతుంది, కనుక తద్వారా ప్రాణవాయువు కూడా ప్రశాంతంగా నడుస్తుంది. అందువల్ల ఆ యోగికి ఆయుష్షు పెరుగుతుందే గాని తగ్గదు. కనుక రామ, నువ్వు నిస్సంకోచంగా కల్పనా పరిత్యాగం చెయ్యి. నీ మనస్సుకు కొత్తగా సంస్కారాలను కలిగించకుండా పాత సంస్కారాల వల్ల వచ్చిపడే పనులను నిర్భయంగా చెయ్యి. నేనీ విషయాన్ని చేతులెత్తి అరచి చెబుతున్నాను, పూర్వం కూడా నీకు చెప్పాను. ఊర్ధ్వ బాహుర్విరోమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే అసంకల్పః పరం శ్రేయః సఖిమంతర్న భావ్యతే నీ ఓ సర్గా డోట్ ఒకటి స్లో డోట్ పదకొండు. గమనిక, ఇదే శ్లోకం యథాతథంగా పూర్వార్ధంలో 126వ సర్గలో 94వ శ్లోకంగా వచ్చిందని గమనించండి. చేతులెత్తి అరుస్తున్నాను, గోల పెడుతున్నాను, ఒక్కడూ నా మాట వినడం లేదు. సంకల్ప త్యాగమే పరమ శ్రేయస్సు, దాన్ని లోపలికి ఎందుకు తీసుకోవడం లేదు? ఇది మోహమహిమ. ఈ సంకల్ప త్యాగమనేది అతి సులభమైన, పరాపేక్ష లేనిదైన, ఏమీ చేయకుండా ఒట్టిగా కూర్చుంటే దొరికేదైన. ఎవడూ దీనిని పట్టించుకోడు. బహునాత్ర కిముక్తేన సంక్షేపాదముచ్యతే సంకల్పనం మనోబంధః తదభావో విముక్తత నీ డొట్ ఉడొట్ సడొట్ ఒకటి స్లో 27. రామ, ఎక్కువ మాటలెందుకు? సంగ్రహంగా చెబుతా విను. సంకల్పమే మనోబంధము. సంకల్పం అంటే కల్పన చేయడం, దానిని వదిలించుకోవడమే ముక్తి. శ్రీరాముడు, దీనికి ఉపాయం ఏమిటి? వశిష్ఠుడు, దీనికి చెయ్యవలసిన పని ఏమీ లేదు, మానవలసింది ఏదీ లేదు. ఎలా ఉన్నావో అలా ఉండిపో. పశ్యన్ కర్మణి కర్మత్వం అకర్మణి చ కర్మతాం యథాభూతార్థ చిద్రూపః శాంతమాస్వ యథాసుఖం నీ డొట్ ఉడొట్ సడొట్ ఒకటి స్లో 29. నువ్వు చేసే పనిలో అకర్మను చూసుకో. అకర్మ అంటే నిష్క్రియ బ్రహ్మ. అకర్మలో అవశ్య కర్తవ్యమైన కర్మను చూసుకో. ఇలా చూసుకుంటూ నీ స్వస్వరూపమైన చిద్రూపంలో ప్రశాంతంగా సుఖంగా ఉండిపో. గమనిక, ఇది భగవద్గీతలోని ఒక సుప్రసిద్ధ శ్లోకానికి చాలా దగ్గరగా ఉంది. కర్మణి కర్మయః పశ్యే దకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఎవడు కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తాడో వాడే తెలివైనవాడు, వాడే యోగ సంపన్నుడు, వాడే సమస్త సత్కర్మలు చేసినవాడు. ఆయసర్ మూడు. అక్కడ ఇక్కడ కూడా భావం ఒకే రకంగా ఉందని మనం గమనిద్దాం. వశిష్ఠుడు, కనుక రామ, నీలో సంకల్పాలు పుట్టకుండుగాక. గమనిక, ఇక్కడ వశిష్ఠ మహర్షి అహం మమేతి సంవిదన్ అనే పాత శ్లోకాన్ని pu.sa.126/102 యథాతథంగా పునరుక్తి చేశాడు. ఇలా ఈ ఉత్తరార్ధంలో వెనుకటి శ్లోకాలను మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటారని చెప్పడానికోసం 1-2 ఉదాహరణలు మనం ఇచ్చుకున్నాం. ఇక ముందు ఇలాంటి ఉదాహరణలు ఎక్కువగా అక్కరలేదు. వశిష్ఠుడు, రామ, అసంసక్తమతి స్థిష్ఠ హా శిలోధర్మోనవత్ నీడొట్ వుట్సర్గా 2/5 మనస్సులో సంసక్తులు వదిలిపెట్టి బండరాతి మధ్యలో ఉండే మౌనంలాగా ఉండిపో